நந்தம் சங்கீதராகமல்லி நாட்டியமல்லி கலலு பண்டி பாடுத்துந்த ஆடலேவா ராகாலு லேனி சங்கீதமல்லே மன பிரேமைக்கா மரணிச்சுட்டேனா நானாதமாரா சங்கீத ராகமல்லி நாட்டியவல்லி వచ్చి వెలుగును ఎడముఖం చేసి తొలగును విరియ కన్నీటి బిందువు అది తుడువగా కొంత విడియము కలలలో విరుల సంఖ్యలైపోయి కవితల తాను కల్పనైపోయి అనుగుతో నాదు హృదయమే వీడి ఓవును ఎరలలో దాగి మనసు దాచేవు ఆంక్షలే పెట్టి మమత నాపేవు పుణ్యనది కన్నెనది జీవనది మనసు కలతబడి మరులు కొరతబడి చరలే విడివడ వెలువడు చిలకవు స్వరముల చినుకుల నెమలికి కదలిక వచ్చిన కదలిక ఏమిటో ఆడిన పాదము ఆరవ వేదము ఆర్జితము వర్జితము అర్పితము అంకితము రాగదీపమా కోయిల కోయిల కోయిల కోయిల ఒక రాగం మదిలో కదిలేను రాగదీపమా ఆనాటి వలపు ఈనాటి వెలుగు అది నీవేనా నీవేనా మనసార వలచి మమకారమిచ్చినది నీవేనా నీవేనా నీవేనా అమవశలో నాడు వెల్లెలగా పున్నమి సమయాన చీకటిగా కన్నుల వెలిగే వెన్నెల దీపం ఎందుకు ఇంకా ఇంతటి దూరం కన్నుల ఉన్నది కడపటి ప్రాణం ముంగిట పూవై మురి పిలిచేవా నన్ను చేరినంత నేర మౌన రాగదీపమా గణ సగణ తగణ జగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ సగణ తగణ పగణ గగణ పగణ జగణ రగణ సగణ యగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ సగణ తగణ పగణ గగణ